వెన్నెలా బయ్యారి వెన్నెలా, ప్రేమంటే ప్రియ ఒక కళాని, వలపంత మత్తెక్కించే కళ. వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా, ప్రేమంటే ప్రియ ఒక కళాని, వలపంత మత్తెక్కించే కళ. చేసి దూరంగా ఉన్నా తప్పేదో గుండెల్లో నా రోధ పెడితే, కన్నా నీ మాట అది నించే నన్ను కాలం నీ ఆయుధం. ఇదో ఎదలోన విరిసిన కళ వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా, ప్రేమంతే ప్రియ ఒక కళాని, వలపంత మత్తెక్కించే కళ. అవునంటే గోలా అది నీకు మేలా, తేల్చి కౌవించుకో. సగే చెలరేగి వయసుల వ్యధై తీర్థం పోస్తే తీరేదమ్మా. వైశాఖ వెన్నెలా వయ్యారి వెన్నెలా, ప్రేమంటే ప్రియ ఒక కళాని, వలపంతా మత్తెక్కించే కళా.